ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, ఈ మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్. ఒక ఆట ఆడిస్తా, ఒడిలోనే ఓడిస్తా, అమ్మాయిలే నిజీశ్వర్, మాయనే నిజీశ్వర్. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్. నా సంతకం యమ ప్రాణాంతకం, విలనే అనని ఈ లోకం, యముడికి పాశం తగిలించే మొనగాడిని, మదనుడి బాణం విరిచేసే మగవాడిని. అది సరిని పని సరిలే చెలిదరిలో కవించు అంకల్, ఇంకొటి దొకటి ఊరెళ్ళి పోతాడు టింకల్. మణికి అందం పులకించే రసరాజుని, కథకళిలో మణిపురిలో కలయికలో నీ చూపెవెంట నా ముద్దె కౌంటర్. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్. ఒక ఆట ఆడిస్తా, ఒడిలోనే ఓడిస్తా, మై నేమ్ ఇస్ ఈశ్వర్, మై నేమ్ ఇస్ ఈశ్వర్. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, ఏ మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.